యాభై ఈశ్వర వల్లభ సం భా ఈశ్వర సల్లభ ఈశ్వర కామేశ్వర వల్లభ పత్యః యస్యః సా తథా నూట ముప్పై ఐదు శంకర గ్రంథరత్నాపళ్ళి తతన్నిష్ట ఈశ్వరాణాం బ్రహ్మ విష్ణురుద్రాదీనాం మహిమొక్క వర్షరూపేణ ప్రీత్యతిశయ విషయత్వేన అభ్యతేత్యర్థో వా ఓం ఈశ్వర వల్లభాయై నమః హి ఆం వి కామేశ్వరుడు నతిగా గలదిగాన దేవి ఈశ్వరవల్లభాయని ధ్యాతవ్య ఎగుచున్నది అథవా సర్వసమర్థులైన బ్రహ్మ విష్ణు మద్రాదులయందు ఉన్న మహిమాతిశ్య రూపముతోనూ భక్త్యతిశయ విషయ మగుట చేతను చక్కగా అర్చింపదగనది గావును దేవికి ఈశ్వరనల్లభాయను నామము సార్థకము. ఆ దేవత బ్రహ్మ విష్ణుకు ద్రాదుల కంటే అధిక మహిమోపేత సాధకుల భక్త్యతిశయమునకు విషయభూతురాలని భావము.